సూత ఉవాచ ఇతి తద్వచనం శ్రుత్వా విస్మయం పరమం గత భక్తిరూచే వచో భూయ శూయతాం తచ్చ శౌనక ఇతి ఏవం తద్వచనం నారదస్య వచనం శ్రుత్వా భక్తి పరమం విస్మయం గత అత్యధికం విస్మయం ప్రాప్త భూయ వచ ఊచే వచ అబ్రవీత్ తత్ వచ చ శౌనక శూయతాం అయం హి సూతశౌనకయోః సంవాదః.